బహుయాజిన ఇది బహూయాజిన అప్రతిష్ఠిత్యుర ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యుస్తేర ప్రతిష్ఠిత అప్రతిష్ఠిత్యుస్తే అప్రతిష్ఠిత్యుస్తేకవిశతరాత్రమేకవిశతరాత్రం దేశ్యుస్తేకవిశతరాత్రం ఏకవిశతరాత్రమేకవిశతరాత్రమాధీరన్ ద్వాదశ ద్వాదశాధీరన్ేకవిశతరాత్రమేకవిశతరాత్రమాధీరన్ ద్వాదశ ఏకవిశతరాత్రమిత్యేకవిశతిరాత్రం ఆధీరం ద్వాదశ ద్వాదశాధీరన్నాధీరం ద్వాదశ మాసాధీరన్నాధీరం ద్వాదశ మాసాదశమాసాద్వాదశ ద్వాదశ మాసా పంచ పంచమాసాద్వాదశ ద్వాదశ మాసా పంచ మాసా పంచ పంచమాసా పంచర్తవ అర్ధవ త్రయ ఇమ ఇమే త్రయస్య ఇమే లోకా అసావసౌ లోకా ఇమ ఇమే లోకా అసౌ లోకా అసావసౌ లోకా లోకా అసావాదిత్య ఆదిత్యోసౌ లోకా లోకా అసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్య ఏకవిపుంశ ఆదిత్యోసావసావాదిత్య ఏకవిపుంశ ఆదిత్య ఏకవిపుంశ ఆదిత్య ఆదిత్య ఏకవిపుంశ ఏతావంత ఏతావంత ఏకవిపుంశ ఆదిత్య ఆదిత్య ఏకవిపుంశ ఏతావంత ఏకవిపుంశ ఏతావంత ఏతావంత ఏకవిపుంశ ఏతావంతో వై వా ఏతావంత ఏకవిపుంశ ఏకవిపుంశ ఏతావంతో వై ఏకవిపుంశ ఇత్యేకవిపుంశ ఏతావంతో వై వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా దేవలోకా వా ఏతావంత ఏతావంతో వై దేవలోకా వైదేవలోకా దేవలోకా వై వైదేవలోకాస్తేషు దేవలోకా వై వైదేవలోకాస్తేషు దేవలోకాస్తేషు దేవలోకా దేవలోకాస్తేష్వేవైవ తేషు దేవలోకా దేవలోకాస్తేష్వేవ దేవలోకా ఇది దేవ లోకా తేష్వేవైవ తేషు దేష్వేవ యథా పూర్వం యథా పూర్వమేవ తేషు దేష్వేవ యథా పూర్వం ఏవ యథా పూర్వం యథా పూర్వమేవ యథా పూర్వం యథా పూర్వం ప్రతిష్టంతి ప్రతి యథా పూర్వం ప్రతిష్టంతి యథా పూర్వమితి యథా పూర్వం ప్రతిష్టంతి ప్రతి ప్రతిష్టంతసౌ తిష్టంతి ప్రతి ప్రతిష్టంతసౌ తిష్టంతసావసౌ తిష్టంతిష్టంతసావాదిత్య ఆదిత్యోసౌ తిష్టంతిష్టంతసావాదిత్య అసావాదిత్య ఆదిత్యోసావసావాదిత్యోననాదిత్యోసావసావాదిత్యోన ఆదిత్యోననాదిత్య ఆదిత్యోన వివినాదిత్య ఆదిత్యోనవి అరోచత ఏ రోచత రోచదయ ఏమే వయ్యే రోచత రోచదయ ఏం